దశమాస్యో జరాయూనా జరాయూనా సహ సహేతీ సహ యథాయం అయం వాయు వాయురేజతి ఏజతి యథా సముద్ర సముద్ర ఏజతి ఏజత్యేవాయం అయం దశమాస్య దశమాస్యో అస్రది దశమాస్యైతి దశ మాస్య అస్రజ్జనాయూణా జనాయూణా సహ సహేతి సహ యస్యాస్తే తే యజ్ఞియా యజ్ఞియో గర్భా గర్భో యస్యాయోనీ యోయర్హిరణ్యయీ హిరణ్యయీ హిరణ్యయీ అంగాన్యక్రూతా అక్రూతాయస్యతం తం మాత్రా మాత్రా సమాజీగమం అజీగమగ్రస్వాహ స్వాహేతి స్వాహ పురుదస్మో విషూరూప పురుదస్మతి పురు దస్మ విషూరూప ఇందో విషూరూపతి విషు రూప ఇందోరంత అన్వన్మహిమానం మహిమానమానంద ఆనందధీరా ధీరీ ధీరా ఏకాపదీం ద్విపదీం ఏకాపదీమిత్యేక పదీం ద్విపదీం త్రిపదీం ద్విపదీమిది ద్విపదీం త్రిపదీం చతుష్పదీ త్రిపదీమిది ద్విపదీం చతుష్పదీమష్టాపదీం చతుఃపదీమిది చతుఃపదీం అష్టాపదీం భువనా అష్టాపదీమిత్యష్టాపదీం భువనాను అను ప్రథంతా ప్రథంతాగ్రస్వాహ పాయేతి స్వాహ మరుతో యస్యహి క్షయే క్షయే పాథ పాథ దివ దివో వి మహస విమహస ఇది మహస గోపాకమ సుగోపాకమో జనా సుగోపాకమీ సు గోపాకమ జనరి జనా మహీ ద్యో పృథివీ పృథివీ చన నైమం ఇమయ్యం యజ్ఞం మిమిక్షత మిమిక్షతమితి మిమిక్షత నోభరీమభి భరీమభిరితి భరీమ ది ఆజిగ్రా జిగ్రకలశం కలశం మహి మహ్యాత్వా ఆత్వా ఆ విశంతో విశంతో గవ ఇందవైతీందవ పునరుద్రా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ సానా నహస్రం సహస్రం దుక్ష దుఃఖోరుధారా ఉరుధారా పయస్వతీ ఉరుధారేరు ధారా పయస్వతీ పునః పునమ్మా ఆవీసతాది ఆవీసతాది విశతాగ్రై తైరితీరై కమే కామ్యే కామ్యైరే విరే చంద్రే చంద్రే చంద్రే చంద్రే జ్యోతే జ్యోతేదీతే అదీతే సరస్వతి సరస్వతి మహి మహి విశ్రుతి విశ్రుతి విశ్రుతి ఏతాతే తే అగ్నే అగ్నే నామాని నామాని దేవేషు దేవేషు మా మా సుకృతం సుకృతం బ్రూతాత్ సుకృతమితి సుకృతం బ్రూతాదితి బ్రూతాత్ ఇహ రతీ రతీరిహ ఇహలమధ్వం తమధ్వమిహ ఇహ ధృతీ ధృతేరిహ ఇహ స్వధృతి ప్రధృతి స్వాహ స్వధృతి స్వ ధృతి స్వాహేతి స్వాహ ఉపసజం ధర్మం ఉపసజం నిత్యోపసజన్ ధర్మం మాత్రే మాత్రే ధర్మా ధర్మా మాతరం మాతరం దయం దయం రాజ రాజస్పోషం పోషమస్మాసు అస్మాసు దీధరత్ దీధరత్ స్వాహ స్వాహేతి స్వాహ అరం మజ్జ్యోతి జ్యోతిరమృత అమృత అభూమ అభూవ దివం దివం పృథివ్యా పృథివ్యా అధి తద్ధ్యారుహామ ఆరుహామ అరుహామేత్యరుహామ అవీరామదేవాన్ దేవాన్ స్వాహ తద్యోతిః జ్యోతిరద్యోతిః యువంతం తమింద్రపర్వత ఇంద్రపర్వత పురోయుధా పురోయుధాయ పురోయుధేతి పురః ఇధా యోనాః న ప్రతన్యాత్ ప్రతన్యాదప అపరంతం తంతమితి తంతమితం తం ఇద్ధరతం హతం వజ్రేణ వజ్రేణ తంతం తంతమితి తంతమితం తం ఇద్ధరతం హతమితి హతం దూరే చత్తాయ చత్తాయచ్ఛంసతి ఛంసగ్రహాణం గ్రహాణయ్యతి యజినక్షతి ఇనక్షతస్మాకం అస్మాకాం శత్రూన్ శత్రూన్ పరి పరిశూర శూర విశ్వతాః విశ్వతో ధర్మా ధర్మా దర్శేష్ట దర్శేష్ట విశ్వతాః విశ్వతైతి విశ్వతాః పరమేష్టభిధీయితః పరమేష్టీతి పరమే అభిధీత ప్రజాపతి అభిధీతీత ప్రజాపతిర్వాచీ ప్రజాపతి ప్రజాపతి వాచి వ్యాహృతాయాహృతాయాంధా వ్యాహృతాయామితి ఆహృతాయాం అంధో అచ్చేత అచ్చేత సవిత అచ్చేత ఇత సవిత సన్యా సన్యా విశ్వకర్మా విశ్వకర్మా దీక్షాయా విశ్వకర్మేతి విశ్వకర్మా దీక్షాయా పూషా పూషా సోమక్రయణ్యా సోమక్రయణ్యామి సోమక్రయణ్యామితి సోమ క్రయణ్యా ఇంద్రశ్చ సమరుతాః మరుతశ్చ చక్రయాయ క్రయా లోకోత్థితః ఉపోత్థితో శూరః ఉపోత్థిత ఇత్యోగ ఉత్థితః అసూరః పణ్యమానః పణ్యమానో మిత్రః మిత్రక్రీతః క్రీతో విష్ణోః విష్ణుశిపి విష్టః ఇది విష్ట ఊరౌ శిపి విష్ట ఇది శిపి విష్టః ఊరా ఆసన్నః ఆసన్నో విష్ణోః ఆసన్న ఇత్యాసన్నః విష్ణున్నరంధీషః నరంధీష ప్రోహ్యమానః ప్రోహ్యమానః సోమాః రోహ్యమాన ఇది ప్రోహ్యమాన సోమ ఆగత ఆగతో వరుణ ఆగత ఇత్యాగత వరుణ ఆసంధ్యా ఆసంధ్యామాసన్న ఆసంధ్యామిత్యాహ సంధ్యా ఆసన్నోగ్ని ఆసన్న ఇత్యాసన్న అగ్నిరాగ్నేభ్యే ఆగ్నేభ్యయుంద్రాః ఇంద్రో అభిధానే అభిధానే సర్వ అయద్ధాన ఇతి హవిహి ధానే అసర్వోపావహియమాణ ఉపావహియమానో విశ్వే ఉపావహియమాన ఇత్యుప అవహియమాన విశ్వే దేవాః దేవా ఆంశుషు ఆంశుషున్నిప్యమానేషు నిప్యమానేషు విష్ణోః నిప్యమానేష్ ఉప్యమానేషు విష్ణురాప్రీతపాః ఆప్రీతపా ఆప్యాయ్యమానః ఆప్రీతపా ఇత్యాప్రీతపాః ఆప్యాయ్యమానో యమః ఆప్యాయ్యమాన ఇత్యాహ ప్యాయ్యమానః యమస్సూయమానః సూయమానో విష్ణుః విష్ణుః సంహ్రియమానః సంహ్రియమానో వాయుః సంహ్రియమాన ఇతి సంహ్రియమానః వాయుః పూయమానః పూయమానః శుక్రః శుక్రపూతః పూతః శుక్రః శుక్రక్షీరశ్రీ క్షీరశ్రీయన్మంత్రీ క్షీరశ్రీరితి క్షీర శ్రీ మంత్రీ సత్తుశ్రీ సత్తుశ్రీయన్విశ్వే సత్తుశ్రీరితి సత్తు శ్రీ విశ్వే దేవా దేవాశ్చ మసేషు తమసేషూన్నీత ఉన్నీతోసూ ఉన్నీత్యుత్ నీత అసుర్హోమాయ హోమాయోద్యత ఉద్యతో రుద్ర ఉద్యత్యుత్ రుద్రో హూయమానాన హూయమానో వాత వాతోభ్యావృత్త అభ్యావృత్తో నిచక్షాహ అభ్యావృత్త ఇత్యాది ఆవృత్త విచక్షా ప్రతిఖ్యాత విచక్షా ఇతి నృక్షాహ ప్రతిఖ్యాతో భక్ష ప్రతిఖ్యాత ఇతి ప్రతిఖ్యాత భక్ష పీత పీత పితరా పితరో నారాసాంసా నారాసాంసా సాధ్యమాన సాధ్యమాన సింధు సింధూరవృథాయ అవభృథాయోద్యత అవభృథాయేత్యవృథాయ ఉద్యాత సముద్ర ఉద్యాత సముద్రోభ్రవహ్రియమాన అభ్రవహ్రియమాన సరిద అభ్రవహ్రియమాన ఇత్యాది అవహ్రియమాన సరిద ప్రప్లూత ప్రప్లూత ఇది ప్రప్లూత రోజసా ఓజసా స్కభిత స్కభితారజాగ్నేసి రజాగ్నేసి వీరవ్యేభి వీరవ్యేర్వీరతమా వీరతమా శమిష్ఠా వీరతమేతి వీర ప్రమా శిఖేది శమిష్ఠా వ్యాపత్యేతే పత్యేతే అప్రతీత పత్యేతే ఇది పత్యేతే అప్రతీత సహోభి అప్రతీతేత్యప్రతీత సహోభిర్విష్ణు సహోభిర్వాహి విష్ణు అగన్ విష్ణు ఇది విష్ణు అగన్ వరుణ వరుణ పూర్వభూత పూర్వభూత ఇది పూర్వభూలౌ దేవాన్ దివం దివమగన్ అగన్ యజ్ఞ యజ్ఞస్తతో మాద్రవీణం ద్రవీణమస్తో అష్టమనుష్యాన్ మనుష్యానంతరిక్షం అంతరిక్షం పిత్రే పిత్రే పృథివీం పృథివీయం యంకం కంచ చలోకం లోకమగన్ అగన్ యజ్ఞ యజ్ఞస్తతో మే మే భద్రం భద్రమాభూత్ అభూదిత్యభూత్ సవిత ప్రా సవితరితి సవిత ప్రసూవ సువయజ్ఞం యజ్ఞం ప్రా ప్రసూవ సువేమం ఇమం భగాయ భగాయే భగాయ దివ్యోగంధర్వ గంధర్వ కేతపాతపాతం కేతపా ఇది కేత ప్రాహ కేతన్న నునాతు పునాతు వాచ వాచస్పతి పచన్న అద్య అద్య వాయం వాయవ్యస్వదతు స్వదత్తి స్వదతు ధ్రువసలం ధ్రువసలమిది ధ్రువసలం ద్వాషదం మనస్సదం నృసదమితి నృసదం మనస్సదముపయామవేహీత మనస్సదమితి మనసదం ఉపయామవేహీతోసి ఉపయామవేహీతయుత్యోపయామ వేహీత హరీంద్రాయ ఇంద్రాయ త్వాయుష్టం దృష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషే ఏ యోని యోనింద్రాయ ఇంద్రాయ త్వాయుష్టతమం జ్యుష్టతమమప్సుషదం జ్యుష్టతమమితి జ్యుష్టతమం అప్సుషదం త్వా అప్సుషదమిత్యప్సుషదం త్వా ఘతసదం ఘతసదం వ్యోమసదం ఘతసదమిది ఘతసదం వ్యోమసదం పృథివిసదం వ్యోమసదమితి వ్యోమసదం పృథివిసదమంతరిక్షసదం పృథివిసదమిది సదం అంతరిక్షసదం దివిసదం అంతరిక్షసదమిత్యంతరిక్ష సదం దివిసదం దేవసదం దివిసదమిది సదం దేవసదం నాకసదం దేవసదమితి దేవసదం నాకసదమితి నాక సదం అపాగ్రేరసం రసముద్గాయసం ఉద్గాయసాం సూర్యే ఉద్గాయసమిత్యుతేవాయసం సూర్యే సంతం సంతాం సమాహీతం సమాహీతమితి సమ్ ఆహీతం అపాగ్నే రసస్య రసస్యయః యో రసాః రసస్తం త్వం వాః యో గృహ్ణామి గృహ్ణామ్యుత్తమం ఉత్తమమిత్యూతే తమం గ్రహాభూర్జాహుతయః ఊర్జాహృతయోవ్యంతాః ఊర్జాహృతయోర్జ ఆహృతయః యంతో విప్రాయ విప్రాయ మతిం మతిమితి మతిం తేషాం విషిప్రియాణాం విషిప్రియాణాం వః విషిప్రియాణామితి విషిప్రియాణాం వోహం అహమిషం ఇషమూర్జం ఊర్జాం సమ్ సమగ్రభం అగ్రభమిత్యగ్రభం సంపృజస్థ సంపృజయితి సం సమ్మాద్రేణ భద్రేణ వృంత వృంత విపృచా విపృచస్థ విపృతీ పృచా స్థవీ ఇమా మా పాపేన పాపేన వృంత వృంతేతి వృంత ఇంద్రస్ వజ్రా వజ్రోసి అసి వాజసా వాజసాయా వాజసాయి వాజ స్వాహ ప్రయాయం అయం వాజం వాజాం సేత్ సేరితి సేత్ వాజస్యను ను ప్రసవే ప్రసవే మాతరం ప్రసవజితి ప్రసవే మాతరం మహీ మహీమదీతిం అదీతిం నామ నామవజసా వజసా కరామహే కరామహ ఇతి కరామహే యస్యామిదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనమావివేశ ఆవివేశ తస్యాం ఆవివేశేత్యా వివేశ తస్యాన్న నో దేవ దేవస్య విత హరిత ధర్మ ధర్మ సా విషకే సా విషమితి సా విషకే దేవీ రామ ఆపో అపాన్ అపాన్ నపాత్ నపాద్యః యోహ ప్రభూర్మి ఊర్మి ప్రతోవర్తి ప్రతోవర్తి ప్రోవర్తి ప్రపున్మాన్ రాజసాః ప్రపున్మానితి ప్రభుత్ మాన్ రాజసాస్తేన రాజసాకి వాజ సాః తేనాయం అయం వాజం వాజాం సేత్ సేరితి సేత్ అపస్వంతః అపసిచ్చవృత్సు అంతరమృతం అమృతమప్సు అప్సు భేషజం అప్సిచ్చవృత్సు భేషజమపాం అపామృత ఉత ప్రశస్తిభిః ప్రశస్తిభిరితి ప్రశస్తిభిః అశ్వా భవత భవత వాజినాః వాజిన ఇతి వాజినాః వాతో వా ఆవహ ఓమనాః మనో వా ఆ గంధర్వాః గంధర్వాః సప్తవింశతిః సప్తవింశతిరితి సప్త వింశతిః తే అగ్రే అగ్రే స్వం అశ్వమయుంజన్ అయుంజవ్యస్తే తే అస్మిన్ అస్మిన్ జవం జవమాగధుః ఆదధుః అదధురిత్యాదధుః వాతరాంహా వాతరాంహా ఇతి వాత రాంహాః భవవాదిన్ పాదిం యుజ్యమానః యుజ్యమాన ఇంద్రస్య ఇంద్రస్యేవ దక్షిణః ఇంద్రస్యేవేదీంద్రస్య ఇవ దక్షిణ శ్రియా శ్రియైభీత్యేభీ యుజ్యంతు మరుతాః మరుతో విశ్వవేజసః విశ్వవేజస ఆదే విశ్వవేజసమితి విశ్వవేజసః ఆదే ఏ ప్రష్టాః స్పష్టా పక్షు పక్షు జమం పక్షితి పతిత్సు జమం దధాతు దధాత్తి దధాతు జవోయః యస్యే దేవాజిన్ పాజిన్ నిహీతః నిహీతో గుహా నిహీత ఇతి నిహీతః గుహాయః యస్యేనే శేనే పరీతః పరీతో అచరత్, పరీత ఇది పరీత అచరచ్చ, చవాతే వాత ఇది వాతే, తేనాన నో వాదిన్ వాదిన్ బలవాన్, బలవాన్ బలేన, బలవానికి బలవాన్, బలేన వాజదితి వాజదిచ్చ, వాజదితి వాజ జితే చైహి ఏది సమానే సమానే చ పారయిష్ణు, పారయిష్ణురితి పారయిష్ణు, వాజీనో వాజజితః వాజజితో వాజం, వాజజిత ఇతి వాజజితః, వాజాం సరిష్యంతాః సరిష్యంతో బృహస్పతేః, బృహస్పతే అద్భాగం భాగమవ అవ జిగ్రత, జిగ్రతేతి జిగ్రత దేవస్య వయం, వయాం స విదుః, సవితుః సవే, సవే సత్యసావసః, సత్యసావసో బృహస్పతేః, సత్యసావస ఇతి సత్య సావసః, బృహస్పతే ఉత్తమం, ఉత్తమం నాకం, ఉత్తమమిత్యోత్ తమం నాకాం హృదేమ, హృదేమేంద్రస్య, ఇంద్రస్యోత్తమం, ఉత్తమం నాకం, ఉత్తమమిత్యోత్ తమం నాకాం హృదేమ, హృదేమారుహామా అరుహామ బృహస్పతే, బృహస్పతే వాయుం, వాయుం జయ జయ బృహస్పతయే, బృహస్పతయే వాచం, వాచం వదత, వదత బృహస్పతిం, బృహస్పతిం వాచం, వాయుం యావయత, యావయతేంద్ర, ఇంద్రవాయుం, వాయుం జయ జయేంద్రాయ, ఇంద్రాయ వాచం, వాచం వదత, వదతేంద్రం, ఇంద్రం వాయుం, వాయుం యాపయత, వ్యాపయతైషా, ఏషా వాహ వర్షా, సా సత్యా, సత్యా సంవాగ్, సంవాగభూత్, సంవాగితి సంవాగ్, అభూద్యయా బృహస్పతిం, బృహస్పతిం వాజం, వాజమదీజపత, అదీజపతాదీజపత, అదీజపత బృహస్పతిం, బృహస్పతిం వాచం, వాచం వనస్పతయః, వనస్పతయోవి ఇముచ్యధ్వం, ముచ్యధ్వం దేవస్య, దేవస్య భయం, వయాం సవితుః, సవితుః సవే, సవే సత్యసావసః, సత్యసావసో బృహస్పతేః, సత్యసావస ఇతి సత్య సర్వసః, బృహస్పతే అర్వాజజితాః, వాజజితో వాజం, వాజజిత ఇతి వాజజితాః, వాజం జేష్మ, జేష్మ వాజీనః, వాజీనో వాజం, వాజీం జయత, జయతాధ్వానః, అధ్వానః స్కభ్రంతాః, స్కభ్రంతో యోజనా, యోజనామిమానాః, ఇమానాష్టాష్టాం, కాష్టాం గచ్చత, గచ్చతేతి గచ్చత, ఏషస్యః స వాజీ, వాజీ క్షిపణిం, క్షిపణిం తురణ్యతి, తురణ్యతి గ్రీవాయాం, గ్రీవాయాం బద్ధః, బద్ధో అపి కక్షే, అపి కక్ష ఆసని, అపి కక్ష ఇత్యపి కక్షే, ఆసనేత్యాసని, కుటుంబదధిక్రాః, దధిక్రా అను, దధిక్రా ఇది దధిక్రాః, అను సంతవేత్వత్, సంతవేత్తత్పథా, సంతవేత్తదితి సంతవేత్తత్, పథాంకాగ్నేసి, అంకాగ్నస్యను, అన్వాపనీఫలదే, ఆపనీఫలవిత్యా, పనీఫలదే, ఉతస్మా, స్మాస్య, అస్య ద్రవతః, ద్రవతత్వరణ్యతః, త్వరణ్యత పర్ణం, పర్ణం నవే, వేరము, అను వాచి, వాచి ప్రగద్ధినాః, ప్రగద్ధిన ఇతి ప్రగద్ధినాః, శేనస్యే వధ్రజాతః, శేనస్యేవేతి శేనస్య ఇవ ధ్రజతో అంకసం, అంకసం పరీ, పరీదధిక్రామ్ణాః, దధిక్రామ్ణః సహ, దధిక్రామ్ణయుతి దధిక్రామ్ణాః, సహోర్జా, ఊవర్జా తరిత్రతః, తరిత్రత ఇది తరిత్రతః, సన్నాః నో భవంతు, భవంతు వాజినాః, వాజినో హవేషు, హవేషు దేవతాః, దేవతామిత్రావః దేవతా తేతి దేవ మిత్రావ సర్కాః మిత్రావయితే మిత్రావః సర్కాంతీషు అర్కాః వ్యంభయంతో అహిమృతం మృతాం రక్షాగ్నేసి రక్షాగ్నేసి తనేమి తనేయం యస్మత్ అస్మద్యూయమన్ యుయమన్నమీరాః అమీవాయుమీరాః సేనాః నో అర్వంతః అర్వంతోపనశ్రుతాః సేనాః నో అర్వంతః అర్వంతోహవనశ్రుతాః హవనశ్రుతో హవం హవనశ్రుత ఇతి హవన కృతాః హవం విశ్వే విశ్వే శృణ్వంతు శృణ్వంతు వాజినాః వాజినో మితద్రావః మితద్రావయితి మితద్రావః సహస్రసా మేధసా తాయివ సహస్రసా ఇతి సహస్రసాః మేధసా తాయివ త్మనాః మేధసా తాయివేతి మేధసాతౌ ఇవ ఆత్మనా మహః మహో యే ధనం ధనాం సమితేషు సమితేషు జభ్రిలే సమితేష్విది సంకితేషు జభ్రిల ఇతి జభ్రిలే వాజే వాజేవత వాజే వాజయితి వాజే వాజే అవత వాజినః వాజినో నః నో ధనేషు ధనేషు విప్రాః విప్రా అమృతాః అమృతారతజ్ఞాః ఋతజ్ఞా ఇత్యేత జ్ఞాః అస్య మద్వః మద్వః పిబత పిబత మాదయధ్వం మాదయధ్వం తృప్తాః తృప్తా యాత యాత పతిభిః పతిర్దేవయానైః పతిభిరితి పతిభిః దేవయానైరితి దేవయానైః ఆమా మా వాజస్య వాజస్య ప్రసవః ప్రసవో జగమ్యాద్ ప్రసవయితి ప్రసవః జగమ్యాదేమే ఏమే ఇమే ద్యావా పృథివీ ఇమే ఇతి ఇమే ద్యావా పృథివీ విశ్వరూపే ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ విశ్వరూపే ఇది విశ్వరూపే ఆమా మా గంతం గంతం పితర పితరా మాతర మాతరా ఇవం ఇవ మామా ఆమా మా సోమాః సోమో అమృతత్వాయ అమృతత్వాయ గమ్యాత్ అమృతత్వాయేత్యమృతత్వాయ గమ్యాదితి గమ్యాత్ వాజీనో వాజజితః వాజజితో వాజం వాజజితైతి వాజజ్యుతః వాజాం సశ్రవాగ్నేశాః సశ్రవాగ్నే సో బృహస్పతేః సర్వాగ్నేసమితి సర్వాగ్నేశాః బృహస్పతేర్భాగం భాగమవ అవజిఘ్రత జిఘ్రత నిమృజానాః నిమృజానా ఇది నిమృజానాః ఆపయే స్వాహా స్వాహా స్వాపయే స్వాపయే విజాయ స్వాపయితి సు ఆపయే అభిజాయ కృతవే అభిజాయేత్యపి జాయ కృత దేవసవే వసవే హత్పతయే అహత్పతయేన్నే అహత్పతయిత్యహ పతయే అన్నే ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ వీనాంసినాయ వీనాంసినాయ వినాంసినే వినాంసిన ఆంత్యాయనాయ వినాంసిన ఇది వినాంసినే ఆంత్యాయనాయాంత్యాయ ఆంత్యాయనాయేత్యాంత్యాయ ఆయనాయ అంత్యాయ భువనాయ భువనాయ భువనస్య భువనస్య పతయే పతయేధీపతయే అధీపతయ ఆయోః అధీపతయ ఇత్యధీపతయే ఆయుర్విఘ్నేన విఘ్నేన కల్పతాం కల్పతాం ప్రాణః ప్రాణశ్చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం పృష్టం పృష్టం యజ్ఞః యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం జాయే జాయయేహి ఏహి ఇహి స్వాహ చోరోహాః వా స్వరితి స్వాహ లోహాః వా ప్రజాపతేః ప్రజాపతే ప్రజా ప్రజాపతేరి ప్రజాపతే ప్రజా భూమ ప్రజా ప్రజా అభూమస్వాదేవా దేవా అగన్మా అగన్మామృత అమృత అభూమ అభూమేత్యభూమ అస్మేవా అస్మేత్యస్మే ఓ అస్తు అస్ంద్రియమ్ ఇంద్రియమస్మే అస్మే బృహ్ణం అస్మేత్యస్మే బృహ్ణముత ఉత క్రతు క్రతురితి క్రతు అస్మే వచ్చాగ్నేసి అస్మేత్యస్మే వచ్చాగ్నేసి సంతు సంతు నమో మహత్రే మాత్రే పృథివ్యై పృథివ్యా ఇయమ్ ఇయమ్ తేరాట్ రాజ్యంత యంతాసి అసి యమాన యమానో ధ్రువ ధ్రువోసి అసి ధర్మా ధర్మ కృష్ణై కృష్ణై క్షేమాయ క్షేమాయ వైయ్యై వైయ్యై పోషాయ పోషాయేతి పోషాయ మాజస్ేమం ఇమం ప్రసవ ప్రసవసూషువే ప్రసవైతి ప్రసవ సుషువేగ్రే సుసువైతి సుషువే అగ్రే సోమం సోమాం రాజాను రాజానమోషధీషు ఓషధీష్వప్సు అప్సిత్యపృత్సు తాస్మభ్యం అస్మభ్యం మధుమతీ మధుమతీర్భవంతు మధుమతీరితి మధు మతీ భవంతు వయం వయాం రాష్ట్రే రాష్ట్రే జాగిరామ జాగిరామ పురోహీతా పురోహీతా ఇతి పుర హీతా వాజస్ేదం ఇదం ప్రసవ ప్రసవ ఆవభూవ ప్రసవైరి ప్రసవ ఆవభూవ ప్రభూవేమా ఇమా చ విశ్వా విశ్వా భువనాని భువనాని సర్వతః సర్వత ఇతి సర్వతః సనేమి రాజా రాజా పరీ పరీయాతి యాతి విద్వాన్ విద్వాన్ రయిం రయిం పుష్టిం పుష్టిం వర్ధయమానః వర్ధయమానో అస్మే అస్మే ఇత్యస్మే మాజస్వేమాం ఇమాం ప్రసవః ప్రసవ శిశ్రియే ప్రసవ ఇతి ప్రసవః శిశ్రియే దివం దివమిమా ఇమా చ విశ్వా విశ్వా భువనాని భువనాని సమ్రాట్ సమ్రాజితి సమ్రాట్ అరిత్సందం దాపయతి దాపయతి ప్రజానన్ ప్రజానన్ సహ ప్రజానన్నితి ప్రజానన్ సనాహ నో రయిం రయీం సర్వీరం సర్వీరన్ని సర్వీరమితి సర్వ వీరం నియచ్చతు యచ్చత్తి యచ్చతు అగ్నే అచ్చ అచ్చావత అదేహ లిఘనా ప్రతి ప్రదేహ సుమనా భవ సుమనా సుమనా భవేతి భవ ప్రణాహ నో యచ్చ యచ్చ సహస్రజిత్ సహస్రజిత్ సహస్రజిది సహస్రజిత్ మాం ధనదాసి ధనగా అసీత్యసి సోమాం రాజానం రాజానమవసే అవసేగ్ని అగ్నిమన్వారభామహే అన్వారభామహిత్యను ఆరభామహే ఆదిత్యం విష్ణు విష్ణుం సూర్యం సూర్యం బ్రహ్మాణం బ్రహ్మాణం చ బృహస్పతి బృహస్పతిమితి బృహస్పతి ప్రణాహ నో యచ్చతు యచ్చత్వర్యమా కర్యమా ప్రపూషా పూషా ప్ర సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ప్రవాక్ దేవీ దేవీ దాతు దాతు నహితి నహ అర్యమనం బృహస్పతి బృహస్పతిమింద్రం ఇంద్రం దానాయ దానాయ చోదయ చోదయేతి చోదయ పాచం విష్ణు విష్ణుం సరస్వతీ సరస్వతీకారం సవితారం చ వాజినం వాజినమితి వాజినం సరస్వతీ వాచ వాచో యన్ దామి బృహస్పతే బృహస్పతే సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి ఇంద్రస్య సామ్రాజ్యేన అభిషించామి సించామీతి సించామి అగ్నిరేకాక్షరేణ ప్రాణం ఏకాక్షరేణేత్యేక అక్షరేణ ప్రాణముత్ ఉదాజయత్ అజయత్వం తముత్ ఉద్వేషం జేషమశ్వినౌ అశ్వినౌక్షరేణ ద్విపదా ద్యక్షరేణే ద్వి అక్షరేణ ద్విపదో మనుష్యాం ద్విపదైరి ద్విపదా మనుష్యానుత్ ఉదాజయతాం అజయతాం తాన్ తానుత్ ఉజ్జేషం జేషం విష్ణో విష్ణుత్యక్షరేణ త్రీన్ త్రక్షరేణేతి త్రి అక్షరేణ త్రీమాన్ ఇమాన్ లోకానుత్ ఉదాజయత్ అజయత్తాన్ తానుత్ ఉజ్జేషం ఏషాం సోమాః సోమశ్చతురక్షరేణ చతురక్షరేణ చతుష్పదః చతురక్షరేణేతి చతుః అక్షరేణ చతుష్పదః పశూన్ చతుఃపద ఇతి చతుః పదః పశూన్ ఉదాజయత్ అజయత్తాన్ తానుత్ ఉజ్జేషం జేషం పూషా పూషా పంచాక్షరేణ పంచాక్షరేణ పంచ పంచాక్షరేణేతి పంచ అక్షరేణ పంచ ఋతూన్ ఋతూనుత్ ఉదాజయత్ అజయత్తాన్ తానుత్ ఉజ్జేషం ఏషాం సవిత సవిత షలక్షరేణ షలక్షరేణ షట్ షలక్షరేణేతి షట్ అక్షరేణ షల్ఋతూన్ ఋతూనుత్ ఉదాజయత్ అజయత్తాన్ తానుత్ ఉజ్జేషం ఏషం మరుతః మరుతః సప్తాక్షరేణ సప్తాక్షరేణ సప్త సప్తాక్షరేణేతి సప్త అక్షరేణ సప్తగ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూనుత్ ఉదాజయన్ అజయగ్రస్తాన్ తానుత్ ఉజ్జేషం జేషం బృహస్పతి బృహస్పతిరక్షాక్షరేణ అష్టాక్షరేణ గాయత్రీ అష్టాక్షరేణేత్యష్ట అక్షరేణ గాయత్రీముత్ ఉదాజయత్ అజయత్తాం తాముత్ ఉజ్జేషం జేషం మిత్ర మిత్రో నవాక్షరేణ నవాక్షరేణ త్రివృతం నవాక్షరేణేతి నవ అక్షరేణ త్రివృతగ్రస్తోమం త్రివృతమిత్రి వృతం సోమముదే ఉదాజయతి అజయత్తం తముదే ఉజ్జేషం జేషం వరుణ వరుణో దశాక్షరేణ దశాక్షరేణ విరాజం దశాక్షరేణేతి దశ అక్షరేణ విరాజముత్ విరాజమిది రాజం ఉదాజయతి అజయత్తాం తాముదే ఉజ్జేషం ఏషమింద్రాః ఇంద్ర ఏకాదశాక్షరేణ ఏకాదశాక్షరేణ త్రిష్టుభం ఏకాదశాక్షరేణేత్యేకాదశ అక్షరేణ త్రిష్టుభముత్ త్రిష్టుభమితి త్రిష్టుభం ఉదాజయత్ అజయత్తాం తాముదే ఉజ్జేషం శేషం విశ్వే విశ్వే దేవాః దేవా ద్వాదశాక్షరేణ ద్వాదశాక్షరేణ జగతీం ద్వాదశాక్షరేణేతి ద్వాదశ అక్షరేణ జగతీముత్ ఉదాజయన్ అజయగ్రస్తాం తాముదే ఉజ్జేషం జేషం వసావః వసావత్రయోదశాక్షరేణ త్రయోదశాక్షరేణ త్రయోదశం త్రయోదశాక్షరేణేతి త్రయోదశ అక్షరేణ త్రయోదశగస్తోమం త్రయోదశమితి త్రయః దశం స్తోమముదే ఉదయం అజయగ్రస్తం తముదే ఉజ్జేషం ఏషాం రుద్రాః రుద్రాశ్చతుర్దశాక్షరేణ చతుర్దశాక్షరేణ చతుర్దశం చతుర్దశాక్షరేణేతి చతుర్దశ అక్షరేణ చతుర్దశగ్రస్తోమం చతుర్దశమితి చతుః దశం స్తోమముత్ ఉదయన్ అజయగ్రస్తం తముత్ ఉజ్జేషం ఏతమాదిత్యాః ఆదిత్యా పంచదశాక్షరేణ పంచదశాక్షరేణ పంచదశం పంచదశాక్షరేణేతి పంచదశ అక్షరేణ పంచదశగ్రస్తోమం పంచదశమితి పంచదశం స్తోమముత్ ఉదయన్ అజయగ్రస్తం తమముత్ ఉజ్జేషం జేషమదీ అదీతి షోడశాక్షరేణ షోడశాక్షరేణ షోడశం షోడశాక్షరేణేతి షోడశ అక్షరేణ షోడశగ్రస్తోమం స్తోమముల్ ఉదయతి అజయత్తం తముల్ ఉజ్జేషం జేషం ప్రజాపతిః ప్రజాపతిః సప్తదశాక్షరేణ ప్రజాపతిరితి ప్రజాపతిః సప్తదశాక్షరేణ సప్తదశం సప్తదశాక్షరేణేతి సప్తదశ అక్షరేణ సప్తదశగ్రస్తోమం సప్తదశమితి సప్త దశం స్తోమముత్ ఉదయత్ అజయత్తం తముత్ ఉజ్జేషం జేషమితి జేషం ఓ